1.83 లయస్థిత్య భవేశ్వరి ప్రకృతయః సం భా లయస్థిత్య భవేశ్వరి వైపరీత్యేన విశేషణం యోజ్యం ఉద్భవతిత్యుద్ధన కార్యాత్మనా అభివ్యక్త్యః స్థితిః జ్ఞానవిషయతాయోగ్య కాలానిచ్ఛేదః అనుభన సత్తా నత్వమితి యావత్ లయః ఉత్పన్న కార్యస్య కారణాత్మనా అసిస్థితిః వాచారంభణ యోగ్యతేత్యర్థః తాసాం క్రియాణా అచేతన కార్యత్వాయోగేన ఘటాదికార్యే చేతనస్య నిమిత్తతాదర్శనాత్ ఏక తటస్థిస్వరత్వం వా గోపురాదౌ నానాచేతనదర్శనాత్ తాదృశననే స్వరత్వం వేతి విషయే యతో వా ఇమాని భూతాని జాయంతే ఇతి శృతో యతః ఇత్యేక నచన పంచమ్యా నానత్వ తటస్థత్వే జనికర్త ఇతి సూత్రం జనికర్తృహ కార్యస్య ప్రకృతి ఉపాదానమపాదానసంజ్ఞా స్యాత్ అపాదానే పంచమీ ఇతి శాసనాత్ అభిన్న నిమిత్తోపాదానత్వ విశ్వరత్వమితి సిద్ధాంతః తటస్థ లక్షణమేతత్ జ్ఞాయమానస్య బ్రహ్మణః లక్షణ ప్రమాణయోః అవశ్యవాచ్యత్వాదిత్యభిప్రాయః ఆదౌ లయశబ్దాపాదానేన అనాదిత్వం ప్రపంచస్య సూచితం జగత ఇతి శబ్దపూరణేన నామయోజనీయం తథా చ జగతః లయశ్చ స్థితిశ్చ ఉద్భవశ్చ తేషామీశ్వరీ కూటస్థా చైతన్యమాత్ర సచ్చిదానందాదాయకతయా వివర్తకారణ మిత్యర్థః ఓం లయస్థిత్యుద్భవేశ్వర్యే నమః శంకర 12-35 వరకు 1-273 శంకర గ్రంథరత్నావళి ఆం వి లయస్థితి ఉద్భనములను విశేషణములను ఉద్భన సృష్టి స్థితి లయములని భావింపనగును ఉద్భవించు నదిగాన ఉద్భవము అనగా కార్యాత్మగా అభివ్యక్తమగుట జ్ఞానమునకు విషయము కాదగిన కాలభేదము గలది అనగా అనుభవరూపమైన సత్తగలది స్థితి ఉత్పన్నమైన కార్య ప్రపంచము కారణాత్మగా ఉండుట లయమనబడును వాచారంభణ యోగ్యతయని అర్థము సృష్టిస్థితి లయ రూపకార్యత్రయమునకు అచేతన వస్తువు కారణముగా గలకా కార్యత్వము చెప్పుట పొసగదు ఘటాపటాది కార్యముల ఎందుచేతను లఘు కుంభకార కుమ్మరి తంతువాయులు నిమిత్త కారణముగా కనిపించుచున్నారు అందువలన ఏకము తటస్థమునైన ఈశ్వరత్వముగాని గోపురాదుల ఎందుచేతనులైన అనేక వ్యక్తులు నిమిత్త కారణముగా కనబడుట వలన తాదృశులైన ఈశ్వరులుండుటగాని సంభవముగదా యని శంక కలుగవచ్చును కాని యతో వా ఇమాని భూతాని జాయంతే అనుశృతియందు యతః దేనివలన నైతే అను పంచమీ విభక్తి యొక్క ఏకవచనము చేత నానాత్వ తటస్థత్వములు సంభవములు జనికర్తృహ ప్రకృత్యః అని పాణిని సూత్రము అనగా జాయమానమగు కార్యమునకు హేతువు ప్రకృతి ఉపాదానమనబడును ఉత్పత్తికి ఆశ్రయమైన కార్యము యొక్క ప్రకృతి హేతువు యైన ఉపాదానము అపాదాన సంజ్ఞ కలది ఎగుసు అపాదానే 274 లలితా త్రిశతీ భాష్య పంచమీ అను పాణిని సూత్రము వలన అపాదానార్థము నందు పంచమీ విభక్తి వచ్చును కాన యతః అను పంచమేకవచనానంతము వలన అభిన్న నిమిత్తోపాదాన కారణత్వము ఈశ్వరత్వమని యద్వైత సిద్ధాంతము ఇది తటస్థ లక్షణము శుద్ధసత్వమాయోపాధిక చైతన్యము నిమిత్త కారణమనియు అవిద్యోసాధికమైన త్రమః ప్రధానమైన చైతన్యము ఉపాదాన కారణమనియు తెలియవలేయును కాగా ఈశ్వరునకు అభిన్న నిమిత్తోపాదాన కారణత్వము సిద్ధించునని శ్రీ విద్యారణ్యస్వామి నిర్వచనము తటస్థ లక్షణముచే జ్ఞేయమగు లక్షణ ప్రమాణములు తప్పనిసరి గా చెప్పదగియున్నవని భావము నా సృష్టిస్థితి లయములలో లయశబ్దము ఈ నామము నందు మొదటగా గ్రహించుట చేత ప్రపంచము యొక్క యనాదిత్వము సూచింపబడినది జగతః ప్రపంచము యొక్క అనుశబ్దమును నామము యొక్క యాది యందు జేర్చి నామార్థము భావనీయమగును కాగా పరమేశ్వరి జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు ఈశ్వరి శాసనకర్తి అని తెలియవలేయును. కూటస్థ చైతన్యమైన సచ్చిదానందము నొసగునది ఎగుట వలన పరమేశ్వరి ఈ ప్రపంచమునకు వివర్త కారణమని యర్థము స్లో లాస్యదర్శన సంతుష్ట లాభాలాభ వివర్జీత లంఘేతరాజ్ఞ లావణ్యశాలిని లఘుసిద్ధిద 32-275 శంకర గ్రంథరత్నావళి